జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ, రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి, సత్యమిది సత్యమటంచును నా మనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి, కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రీయ తిరువడి గొలుతు. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండలో తారామహాదేవి స్తోత్రం చేసిన శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అన్ని పదాలకి అర్థాలు వివరించి చకారం యొక్క ఆ ప్రయోగంలో ఉన్న విశిష్టతను తెలియచేస్తూ ఉన్నారు. మనం చెప్పుకున్నాం కదా, చకారము అనేది ఒక పాద పూరణ కోసమే కవులంతా వాడుతూ ఉంటారు. ఎక్కడెక్కడన్నా కొన్ని కొన్ని చోట్ల వారికి వాటి ప్రయోగాల్లో విశేషమైన అర్థాలు గోచరించవచ్చు. కానీ వాల్మీకి మహర్షి వాడినటువంటిది ప్రతి అవ్యయములలోనూ కూడా విశేషమైన అర్థాలు ఉంటాయి అని చూపిస్తూ ఉన్నారు గోవిందరాజస్వామి. ఇక్కడ చకార ప్రయోగాస్తు రామేణ అత్ర ప్రతిపదం చకార ప్రయోగ ఏకైక ఏవ గుణ పరత్వే పర్యాప్తం లింగమితి ద్యోతయితుం క్షమావానిచ్చత్ర చకార ప్రయోగస్తు రామేణ క్షాంతే సర్వైరపి క్షాంతమేవ. ఈ చకారము ఏం చేస్తూ ఉన్నదంటే ఒక్కొక్క గుణమే పరాత్పరుడు రాముడు అని తెలియచేయటానికి సరిపోతూ ఉన్నదట, కారణమవుతూ ఉన్నది. లింగం అంటే కారణం, ఒక్కొక్కటే హేతువు అవుతూ ఉన్నది. ఒక్కొక్క పదంతోనే ఈయన పరమాత్మ అని తెలుసుకోవచ్చు అంటూ ఉన్నారు. అలాగే ఈ క్షాంతగుణము అనేది అసలు అన్నింటికంటే కూడా ఆ పరాత్పరత్వానికి చాలా గొప్పది అని, ఇతరుల యందు ఇంత లేదు అని తెలియచేస్తూ ఉన్నది అంటూ ఉన్నారు. ఈ క్షమ అనేటటువంటి దానికి వేదాచార్యులని ఆయన అంటే కూరత్తాళ్ళ వారు వారి ముని మనమడు మనం ఒకసారి చెప్పుకున్నాము ఆయన్ని గురించి, క్షమా షోడశి రాశాడు. దాంట్లో మొదటి శ్లోకం శ్రీరంగేశయయాకదోషి జగతాం సృష్టి ప్రతిష్టాక్షయాన్ అత్రాముత్ర చ భోగమక్షయ పదం మోక్షం చ తత్తృషాం త్వత్తు స్వాతంత్ర్యమపాస్య కల్పిత జగత్ క్షేమ అతిహృజ్యా స్వత క్షాంతిస్తే కరుణాసఖీ విజయతే క్షేమాయ సర్వాత్మనాం. ఏ రంగేశ, నువ్వు సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉన్నావని చెబుతూ ఉన్నారు అందరూ, కానీ దేనిని బట్టి చేస్తూ ఉన్నావు నీవు అంటే ఒక గుణము ఉన్నది, దానితో నువ్వు చేయగలుగుతూ ఉన్నావు. ఇప్పుడు పనులు చేయాలి అని అంటే మనకి ధైర్యము ఉంటే ఏ పనైనా చేయటానికి ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అయితే ముందుకెళ్ళినంత మాత్రాన ఆ పని మనకి ఫలమిచ్చేది, సక్సెస్ అయ్యేది ధైర్యంతో మాత్రమే అని చెప్పలేం కదా. ఇప్పుడు పర్వతం మీద నుంచి కిందకి దూకాలంటే ధైర్యం ఉంటే చాలు, కానీ దూకేమనుకోండి కాళ్ళు ఇరుగుతాయి. అలా ఒక్కొక్క గుణమునకు ఒక్కొక్క క్రియ ఉంటుంది. అలాగే నువ్వు క్షమ అనే గుణం చేత మాత్రమే చేయగలుగుతూ ఉన్నావు సృష్టి స్థితి లయములు. కానీ వారి వారి లయకాలంలో మిగిలే వాళ్ళందరూ కూడా మహాపాపాత్ములు, కానీ నీ యొక్క ఆ ఓర్పు అనే గుణము వాటిని తోసేసి ఇలా చేస్తూ ఉన్నది. ఈ క్షాంతినిది ఓర్పు, కరుణ సఖి దీనికి నీ దయ స్నేహితురాలు, అలా ఈ రెండు కూడా కలిసి ప్రధానమైనటువంటి ఓర్పు స్నేహితురాలు అనేటటువంటిది ఆనుషంగికంగా ఉంటుంది. ప్రధానమైనటువంటిది క్షమ ఓర్పు, దాంతోనే ఎవరేది కోరితే అది ఇస్తున్నావు, చివరికి మోక్షాన్ని కూడా ఇస్తున్నావు, అన్నీ చేస్తూ ఉన్నావు. దీని చేతే అంటారు ఆయన అంటే అంత గొప్పది అన్నమాట. అన్ని గుణాలలో కూడా ఈ క్షాంతము ఓర్పే గొప్పది అన్నారు. అది అన్యత్ర అసంభవన నిరపేక్షత్వ అభావాత్ చకార ప్రయోగ. ఇంకా ఎక్కడ కూడా ఇక ఇలాంటి క్షమ లేదు. అందుకని ఇక్కడ చకార ప్రయోగము ఈయన చెయ్యలేదు. అంతకుముందు అన్నింటికీ చేసుకుంటూ వచ్చారు చకార ప్రయోగం. ఆ చకార ప్రయోగం అన్నిటిలో ఉండి ఇక్కడ లేదు అని అంటే, త్వం అప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చ ఉత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తిశ్చ విచక్షణశ్చ. ఇక్కడ వరకు వచ్చినాయి ఆ చకారాల ప్రయోగాలు, తర్వాత చూస్తాము. ఇక్కడ లేదు క్షితిక్షమావాన్. ఎందుకని లేదు అని అంటే, అన్ని గుణాల కంటే ఇదే గొప్పదని తెలియచేస్తుందట. చకారము లేనందువలన అవి సముచ్చయాలు అక్కడ, కనుక ఇలా తెలియచేస్తూ ఉంది అని చెప్పారు. ఇంకా మరి క్షతజోపమాక్ష అన్న చోట కూడా లేదు కదండి చకారము అని అంటే, విగ్రహ గుణత్వేన భిన్నాధికరణత్వాత్ సముచ్చయ అభావ. ఈ క్షతజోపమాక్ష అనేది శరీరము, విగ్రహము, శరీరంలో ఉన్నటువంటి కళ్ళల్లో ఉన్న ఎరుపిది శరీర గుణం ఇది. అవన్నీ ఆత్మగుణాలు, అవి శరీరానికి ఉన్నాయి కాదు. అప్రమేయత్వము, దురాసదత్వము, ఆ క్షమ, ఇవన్నీ కూడా ఆత్మగుణాలు. ఇది శరీర గుణం అని తెలియటానికి ఇక్కడ చకారం లేదంటూ ఉన్నారు. ఇది ఒక వ్యాకరణ విశేష ప్రయోగాలు. కొంచెము ఆలోచన చేస్తే అవగాహన అర్థము అవుతుంది, లేదు అయినంత అంతే. ఇక ఈ చకార ప్రయోగాలు తెలియచేస్తూ ఉన్నారు ఏమిటనంటే, అప్రమేయుడు అంటే ఆశ్రితులకు దుర్జ్ఞేయం, తెలుసుకోవటానికి అసాధ్యం. కనుక చకారాత్తు అనాశ్రితులకు, ఆశ్రితులు కాదు అనాశ్రితులు అంటే ఆయన్ని ఆశ్రయించని వారికి, ఎవరైతే పరమాత్మని ఆశ్రయించరో వారికి తెలియడు. ఇక్కడ చకారం ఉన్నందువలన ఆశ్రితానాం సుప్రమేయ, ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి మాత్రం చాలా తేలిగ్గా తెలుస్తాడు. మరి చూడండి, ఎంతోమందికి ఎన్నో రకాల యశోద అమ్మ, అలాగే దేవకీదేవి, శబరి ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా తేలికగా పొందారు, ఆయన తెలుసుకున్నారు. ఇది దీనికి శృతి కూడా ప్రమాణం అంటూ ఉన్నారు. నాయమాత్మ ప్రవచనేన లభ్యో నమేధయ నభునా శృతేన యమేవ ఏష వృణుతే తేన లభ్య తశేష ఆత్మ వివృతే తనూం స్వాం. ఆయన దొరకడు, దేనికి దొరకడు. మరి ఎలా దొరుకుతాడంటే, ఆయనకి ఎవరిష్టమైతే వారికి దొరుకుతాడట. ఆయనకి ఎవరిష్టం అంటే, ఆయనంటే ఎవరికి ఇష్టమో వారంటే ఇష్టం అంటారు. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఆయన ఆశ్రయించిన వాళ్ళకే దొరుకుతాడు. నమో నమో వాంగ్మనసైక భూమయే అని అలవందారు కూడా స్తోత్రరత్నంలో చేశారు. అంటే వాంగ్మనస్సులకు అందని వానికి ఒక నమస్కారం అన్నారు, అందేవాడికి ఒక నమస్కారము అన్నారు. ఆయన తలుసుకోకపోతే అందడు, ఆయన తలుసుకుంటే అందుతాడు అని దాని అర్థం. కనుక ఆశ్రితులైన వారికే దొరుకుతాడని ఆ చకారం తెలియచేస్తూ ఉంది అన్నారు. అట్లాగే దురాసదుడు, ఇక్కడ కూడా ఒక చకారం. అనాశ్రితానాం, ఆయన్ని ఆశ్రయించని భక్తులు కాని వారికి దొరకడు. చకారాత్తు ఆశ్రితానాం సులభ, ఆశ్రయించిన వారికి చాలా తేలిక. కాలుతో తనటానికి, చేత్తో కొట్టడానికి, ఏరా ఒరే అని పిలవటానికి గోపాల కొరకు అర్జునుడికి వీళ్ళందరికీ సులభుడైపోయాడు. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలు జయించినప్పటికీ ఇక్కడ చకారం ఉంది కనుక ఆశ్రితుల విషయంలో చపలుడట. ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అనేది లేదు. అందుకే అర్జునుడికి రథాన్ని తోలాడు, శబరి ఎంగిలి పళ్ళు తిన్నాడు, ఇలాంటివన్నీ చేశాడు. కుచేలుడి చెమటకంపు అటుకులు తిన్నాడు. ఇది భక్తుల విషయంలో చపలత్వం ఏం తెలియదు పాపం. ఉత్తమ ధార్మికుడు, ఇక్కడ కూడా ఒక చకారం ఉంది. అంటే దూరీకృత అధర్మ, అధర్మాలని దూరం, అసలు తన దగ్గరకే రాదు. ఆయన ఏ పని చేస్తే అది ధర్మమే, ఇక అంతే, ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన చేశాడు, అది ధర్మమే. ఇది ఆ చకారం తెలియచేస్తూ ఉంది అన్నారు. ఇది అనాశ్రితులు అంటే ఆయన ఆశ్రయించిన వాళ్ళకి ఇలా అనిపించదు, ఆయన ఏం చేస్తే ధర్మమేనా, ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అంటూనే ఉంటారు ఈనాటికి. నిజానికి అసలు వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సిన అవసరాలు కూడా లేవు, కానీ ఏదో చపలత్వంతో చెప్దామని ప్రయత్నం చేయటమే. రాముడు కృష్ణుడు అలా పరమాత్మ ఏది చేస్తే అది ధర్మము. అక్షయ్య కీర్తి అయితే ఇక్కడ కూడా చెప్పుకుంటే, మరి ఇది ఆయన ఏది చేస్తే ధర్మం అంటే పరీక్షిత విషయంలో ఉత్తరాగర్భంలో ఆయన చనిపోయి పడింది పిండం, వీళ్ళందరూ దుఃఖించారు. అప్పుడు మీరెవరు ఏడవకండి, నేను బ్రతికిస్తాను అని చెప్పి అప్పుడు ఏం చెప్పాడు ఆయన, నేను అబద్ధం ఆడని వాడినైతే, అలాగే సత్యంచ మే తిష్టతి, ఆ సత్యం వచ్చి నాయందే ఉన్నట్లయితే, నేను నా సంపద ఉన్నదే తరగనిదైతే, ఇలా ఒక యది జీవతు బాలక అంటాడు ఈ పిల్లవాడు బ్రతుకుగాక అన్నాడు. మరి ఏంటి ఆయన చెప్పిన మాటలన్నీ, అవి సత్యములా లేకపోతే ధర్మములా ఆయన అయి చేసిన పనులన్నీ? యది మే బ్రహ్మచర్యం స్యాత్ సత్యంచ మయి తిష్టతి అవ్యాహతం మమైశ్వర్యం, మూడు చెప్పాడు ఒక ప్రతిజ్ఞలు మూడు సార్లు తిప్పుతూ. నేను బ్రహ్మచారిని అయినట్లయితే, ఏం బ్రహ్మచారి అండి ఆయన, ఎంతమంది వెళ్ళాలి ఆయనకి? సత్యము ఆయన ఎందు పడి ఉంటే దిక్కులేక, అంటే అబద్ధమాడని అని భీష్మించిన ధర్మరాజుతో కూడా అబద్ధం ఆడించిన వాడు, తాను ఆడటమే కాక మరి సత్యానికి దిక్కులేక ఎక్కడ పడి ఉండాలట. మై తిష్టతి అవ్యాహతం మా ఐశ్వర్యం, నా ఐశ్వర్యము సంపద తరగందైతే, ఇంకా అది అసలు లేనే లేదు, వీరికి రాజ్యార్హతే లేదు, కిరీట ధారణ లేదు, ఇంకెక్కడ ఐశ్వర్యము? ఉగ్రసేనుడు రాజు అయినా సరే యది జీవతు బాలక, అట్లా అయితే ఈ బిడ్డ బతుకుతాడు అంటే మరి బిడ్డ బ్రతికాడు. ఇప్పుడు ఏమైంది, ఏది ధర్మం? ఆయన ఏదంటే అదే ధర్మం, ఏది చెబితే అదే సత్యం, కనుక ఉత్తమ ధార్మికశ్చ అని చకారం అలా తెలియచేస్తుంది. అక్షయ కీర్తి తదనురూపకృత్యశ్చ శబ్దార్థ, ఇక్కడ చకారం ఉంది, చ శబ్దార్థం ఏంటంటే తరగనటువంటి కీర్తి, అదిగో దానికి తగినటువంటి పనులే చేస్తాడు అంటే ఆయన చేసిన పనులన్నీ అలాంటివే, కీర్తికరములైనవే. అందుకే ఆయన స్తోత్రం చేస్తే చాలు, కీర్తి పురుషుడు ఆయన, శ్రోతవ్యుడు మంతవ్యుడు ఆయనే, కీర్తితవ్యుడు కూడా, అన్నీ పరమాత్మే అని ఈ చకారం తెలియచేస్తూ ఉన్నది. విచక్షణ అంటే పండితుడు, ఆలోచన కలవాడు అన్నది. చకారాతు ఆశ్రిత విషయ త్యాగ అశక్తశ్చ, ఆలోచన కలవాడు కనుకనే ఆశ్రితుల విషయంలో అంటే తను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టలేడు. ఆడు ఎట్లాంటి వాడైనా సరే నీ వాడను అని అంటే వస్తే విడిచిపెట్టలేడట, దాంట్లో అశక్తుడు, నాకు శక్తి లేదు అన్నాడు. ఇది విభీషణుడి విషయంలో తర్వాత వస్తుంది, ఇక్కడ కూడా ఉదాహరణగా చెప్తున్నారు. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషోయజ్జపి తస్య స్యాత్ సతాం ఏతద గర్హితం అన్నాడు. విభీషణుడు చాలా దుర్మార్గుడు అని చెప్పారు అందరూ, అతన్ని రక్షించవద్దు, ఇట్లాంటి వ్యసనం కష్టంలో అన్నని విడిచిపెట్టొచ్చాడంటే ఎవరిని విడిచిపెట్టడు అన్నాడు సుగ్రీవుడు. మరి అలాంటి వాడు అసలు ఈయన ఏమంటాడు రాముడు, మిత్రభావంతో వస్తే చాలయ్యా, అంటే లోపల ఉండవసరలా, పై పైకి నీ మిత్రుడునని మాట చెప్పాడంతే, లోపల విషం ఉన్నా సరే. ఇప్పుడు చాలామంది ఇదే కదా ప్రపంచం అంతా ఇట్లాగే ఉంటారు, పైకి మంచి మాటలు చెబుతారు లోపల కడుపులో అంతా విషమే, విషపూరితమైన మాటలు, ఎవరు మాట్లాడినా అలాగే ఉన్నది, లోకమంతా అట్లా ఉన్నది. ఆనాడు అంతే అనుకుని అనుకున్నారు వానరులందరూ అని చెప్పారు, ప్రమాణాలు చూపించారు, అయినా సరే ఏమన్నాడు, మిత్రభావం ఉంటే చాలు. అతడు పైకి నేను నీవాడు అన్నాడు, రాఘవాయ సర్వలోక శరణ్యాయ రాఘవాయ నివేదితం అన్నాడు, నన్ను ఆయన పాదాల మీద పడండి అయ్యా, మీరు అనుజ్ఞ ఇప్పించండి అయ్యా అని అడుగుతున్నాడు, చాలు నాకు అన్నాడు. అలా వస్తే నత్యజేయం, ఇది కూడా వ్యాకరణమే, త్యజ అనేటటువంటిది విడుచుట, త్యజేయం అనేటటువంటిది విడిచిపెట్టుట పూర్తిగా, నత్యజేయం నా వల్ల కాదు విడిచిపెట్టడం, అంటే ఆయన వల్ల కాదన్నమాట, అంటే ఆయన చేయలేనిది ఈ పని. అలాగే దోషోయజ్ఞపి తస్య స్యాత్ అన్నాడు, ఆయన దోషాలు ఉంటే ఉండనీయమన్నాడు. ఇక్కడ రెండు విషయాల్ని అక్కడ చెబుతారు, ఈ గోవిందరాజులు అక్కడ చెబుతారు, అంటే పరమాత్మ సర్వశక్తుడు అశక్తుడయ్యాడంట, విడిచిపెట్టలేనివాడయ్యాడు, సర్వజ్ఞుడు కించిత్ అజ్ఞుడయ్యాడట, ఏంటంటే ఆ తప్పులు నేను చూడను అన్నాడట, నాకు కనపడవు అన్నాడు. ఇదిగో ఇటువంటి దాన్ని తెలియచేస్తూ ఉంది ఈ విచక్షణ చకారము అన్నారు. అత్ర చకార దేహలి దీపన్యాయన ఉభయత్ర అన్వేతితేన దయాధికం సముచ్చీయతే, కనుక ఈయన దయామూర్తి, కేవలము దయామూర్తి రాముడు అని చెప్పారు. ఇలా గొప్పగా అలా వర్ణించారు. ఈ శ్లోకాన్ని చాలా రోజులు చెప్పుకున్నాం కనుక ఇక మరి కొంచెం ఈ ఎండల ద్వారా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, చెప్పగలిగినప్పుడు చెప్తూ ఉంటాను. కనుక ఇలా తార స్తోత్రం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ సంస్కారాలు, ఔర్ధ్వ దైహిక క్రియలు అంగతుడు చేయించారు. లక్ష్మణస్వామి వెళ్ళి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. కిష్కింధ వానర మొత్తము అందరికీ కూడా వానర సేనకి అంగదుడిని యువరాజును చేశారు. ఈ వర్షాకాలం వచ్చింది, ఈ 4 నెలలు మేము ప్రశ్రవణ గిరి అక్కడ ఉంటాము, ఆ తర్వాత వచ్చి నీవు కలుసుకో, ఈ లోపల సుఖాలు అనుభవిస్తూ ఉండు. ఆ తర్వాత సీత యత్నం అంటే సీతాదేవిని వెతకటానికి ప్రయత్నము చేయవచ్చు అని చెప్పి లక్ష్మణస్వామి వచ్చేశాడు. మీరు ఇక్కడున్నారు, వారు అక్కడున్నారు, తర్వాత మనం అవకాశాన్ని బట్టి చెప్పుకుంటూ ఉంటాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.